63 దృష్టాంతము. రామా, ఇక మేము ఎలాంటి దృష్టాంతాలతో, ఎలాంటి పరిభాషలో, ఎటువంటి విధానంలో విషయ ప్రతిపాదన చెయ్యబోతున్నామో వాటిని కొంచెం వివరిస్తాను. దృష్టాంతమంటే మామూలు భాషలో పోలిక. వివరంగా చెప్పాలంటే అంతము అంటే ఫలం, ఫలం అంటే చెప్పదలుచుకున్న విషయం, దృష్టము అంటే తెలియబడినది. దేన్ని చెబితే చెప్పదలుచుకున్న విషయం తెలియబడినది అవుతుందో అట్టి విషయం పేరు దృష్టాంత. ఎలాగంటే వ్యాపారం చేసుకునే మిత్రుడికి ఒకడికి అంగట్లో కూర్చొని నిద్రపోయే అలవాటుంది, అది తప్పు, ప్రమాదకరం అని మనం చెప్పదలుచుకున్నాం. అప్పుడు వాడితో ఉచ్చిటార్ కొమ్మన కూర్చొని కునికిపాట్లు పాడటం ఎటువంటిదో, దుకాణంలో కూర్చొని నిద్రపోవటం కూడా అటువంటిదే అని చెప్పాం. ఇక్కడ చిటారు కొమ్మకి, దుకాణానికి ఏమాత్రము పోలిక లేదు. అయినా చెట్టుమీద నిద్ర ప్రమాదకరమే, దుకాణంలో నిద్ర ప్రమాదకరమే. ఈ పోలిక ఉండటం వల్ల చిటారు కొమ్మ మీద కూర్చొని నిద్రపోవడం అనే ప్రస్తావన రాగానే అంగడిలో నిద్రపోవడం ప్రమాదకరమనే విషయం మిత్రుడికి స్పష్టంగా బోధపడుతుంది. మనం చేయదలుచుకున్న బోధకు ఫలం ఇదే. ఫలమన్నా అంతమన్నా ఒకటే అని చెప్పుకున్నాం. చిటారు కొమ్మ మీద నిద్ర అనే ప్రసంగం వల్ల అంతం దృష్టమైంది కనుక, అంటే మనం చేయదలుచుకున్న బోధ వాడికి తెలిసింది కనుక చెట్టుమీద నిద్ర అనేది దృష్టాంతం. ఈ దృష్టాంతం వల్ల మనం వాడికి చెయ్యదలుచుకున్న బోధ ఏమిటి, దుకాణంలో నిద్ర పోరాదు అని. ఈ అసలు విషయం పేరు దారాంతికము. నీ మొహం చంద్రుడి లాగా ఉందన్నామనుకో, ఇక్కడ చంద్రుడు అపమానం, ముఖముపమేయం. దేన్ని గురించి వర్ణిస్తున్నామో అది ఉపమేయం. దృష్టాంతం ఉపమానం వంటిది, దారాంతికం ఉపమేయం వంటిది. ఉపమానానికి, ఉపమేయానికి కొన్ని సమాన గుణాలు ఉంటాయి, అలాగని నూటికి నూరు పాళ్ళు సమానత్వం ఉండదు. నీ ముఖం చంద్రుడి లాగా ఉన్నది అన్న చోట చంద్రుడిలాగైతే ఆహ్లాదకరంగా. ఆయసర్ 83 ఉన్నాడో, ముఖం కూడా అలాగే ఆహ్లాదకరంగా ఉన్నదని అభిప్రాయం. అంతేగాని ముఖం కంచెం లాగా గుడ్రంగా ఉందని అభిప్రాయం కాదు. కనుక పోలికను ఏ దృష్టితో చెప్పామో గమనించుకోవాలి. అలా అన్నా గదా అని ఏదో ఒక ప్రధాన గుణాన్ని ఆధారంగా చేసుకుని అడ్డదిడ్డంగా ఉపమానాలు చెప్పరాదు. అందుకే శాస్త్రజ్ఞులు దృష్టాంతాలలో అసిద్ధి, విరోధము అనేవి ప్రధాన దోషాలని చెప్పారు. అసిద్ధి అంటే అసలు దృష్టాంతమే దొరకకపోవడం. ఎలాగంటే గోడలు లేకుండానే ఇళ్ళు కట్టవచ్చు, ఆకాశభవనం లాగా అని ఒక ఆయన అన్నాడనుకోండి. ఇక్కడ ఆకాశభవనం అనేది కవితా కల్పనే తప్పితే ఆకాశమనే భవనం ఎక్కడా లేదు. కనుక గోడలు లేని ఇంటికి ఎక్కడా దృష్టాంతం దొరకనే దొరకదు. ఇది దృష్టాంత అసిద్ధి. దృష్టాంతం అసిద్ధమైతే అతడు చేసిన ప్రతిపాదనే తప్పన్నమాట. గోడలు లేని ఇళ్ళు అనేది తప్పే గదా. దృష్టాంతంలో విరోధం ఎలా ఉంటుందంటే, నిప్పు మంచుముక్కలాగా ఉంది అన్నాడనుకోండి. అదేమిటయ్యా అలా చెబుతావు అంటే, దాన్ని పట్టుకోవడం కష్టమే, దీన్ని పట్టుకోవడం కష్టమే అన్నాడనుకోండి. అది సరైన మాట కాదని చిన్న పిల్లవాడైనా చెబుతాడు. ఇలా పరస్పర విరుద్ధ వస్తువులకు పోలిక చెబితే అది దృష్టాంత విరోధం లేక విరుద్ధ దృష్టాంతం. దృష్టాంత విరోధం వస్తే చేసిన ప్రతిపాదన వీగిపోతుంది. కనుక విషయ ప్రతిపాదన చేసేటప్పుడు ఉపయోగించే దృష్టాంతాలలో ఇలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇక మన తత్వశాస్త్రంలో యోగ్యమైన దృష్టాంతాలు ఎలా ఉంటాయంటే, ఉపమేయం కారణమైతే నువ్వు చెప్పే ఉపమానం కూడా కారణరూపంగానే ఉండాలి, లేదా నీ ఉపమేయం కార్యమైతే నీ ఉపమానం కూడా కార్యంగానే ఉండాలి. ఎలాగంటే శాస్త్రాధ్యయనం వల్ల తెలియని విషయాలు తెలుస్తాయి, దీపం వల్ల ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి అన్నారనుకోండి. ఇక్కడ దీపం వల్ల ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి అనేది దృష్టాంతం. శాస్త్రాధ్యయనం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయనేది దారాంతికం. వీటిలో దీపము, శాస్త్రము అనేవి అపమాన అపమేయాలు. ఇవి రెండు కూడా కారణరూపంలో ఉన్న అపమాన అపమేయాలు. వస్తు ప్రకాశానికి కారణం దీపం, జ్ఞానప్రాప్తికి కారణం శాస్త్రం. వీటిలో కారణాలైనటువంటి దీపానికి, శాస్త్రానికి పోలిక చెప్పారు. అలాగే ఈ కారణం వల్ల జన్మించే కార్యాలు వస్తువు ప్రకాశము, జ్ఞానసిద్ధి, ఈ రెండు కార్యాలకు ఉపమాన అపమేయ భావం చెప్పారు. ఇలా ఉంటే ఆ దృష్టాంతం మంచి దృష్టాంతం అవుతుంది, దీనికి విరుద్ధంగానే ఉంటే పిచ్చి దృష్టాంతం అవుతుంది. కాని రామ, తత్వశాస్త్రంలో పెద్ద చిక్కు ఉంది. ప్రపంచంలోని ఏ దృష్టాంతాలు కూడా ఆత్మతత్వాన్ని సరిగా బోధించలేవు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులు, వాటిని ఆధారంగా చేసుకుని చెప్పే దృష్టాంతాలు, ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మకు కార్యరూపాలు. ఆ పరమాత్మ ఏమో పరమార్థ సత్యం, పైగా అది ఎప్పుడూ కారణరూపమే కాని దేనికి కార్యం కాదు. ఇప్పుడు చూడు, వాస్తవమైన పరమబ్రహ్మకు అసత్యాలైన వస్తువులతో దృష్టాంతం చెప్పడం కుదరదు. అలాగే ఎల్లప్పుడూ కారణరూపంగా ఉండే పరబ్రహ్మకు ఎల్లప్పుడూ కార్యరూపంగా ఉండే ప్రాపంచిక వస్తువులతో దృష్టాంతం చెప్పడం కుదరదు. ఏ దృష్టాంతమూ కుదరకపోతే ఇక బ్రహ్మను గూర్చి చెప్పేదెలా?